చేశాక రాక్ అండ్ రోల్ హ్యాపీగా చేసేద్దామా గోలు మాల్. ఓకే యార్ విన్న గోలి మాల్ సాగించి సందిట్లో పరుపుకే తెలియని సరాగం తిరుపుతో కొడుకుగా నడపన వారం తుడుపుగా మందారమ్మ కంగారు గేల చూసే కృష్ణ లీల.